పదిహేను కల నిజమైంది. కొన్ని రోజులు గడిచాయి. ఓ రోజున ఒక మహర్షి ఆ ఇంటికి అతిథిగా వచ్చాడు. అడవుల్లో అతిథులు రావటమే అరుదు. అందువల్ల గాధి మహర్షి వచ్చిన మునికి సాదరంగా సపర్యలు చేసి తృప్తిపరిచాడు. ఇద్దరూ అనుష్ఠానాలు పూర్తి చేసుకొని పరిమితంగా కందమూల ఫలాదులు సేవించి పెందలాడే చాపలేసుకు పడుకున్నారు. అప్పటిదాకా ఎవరి అనుష్ఠానాలు వారికున్నాయి కనుక మాట్లాడుకోవడానికి కుదరలేదు. పైగా మహర్షులకు అధికంగా మాట్లాడే అభ్యాసం ఉండదు. అయినా గాధమహర్షి మర్యాద కోసం కొత్త మహర్షితో మాట కలుపుతూ, మహర్షి, మీరిలా చిక్కిపోయి అలసటగా కనిపిస్తున్నారేమిటి అన్నాడు. వచ్చిన మహర్షి ఉసురుమని నిట్టూర్పు విడుస్తూ ఇలా అన్నాడు, నిజమేనయ్యా, అలాగే ఉన్నా. అడిగావు గనుక నీకు నిజం చెబుతా. నేనీ మధ్య తీర్థయాత్రలు చేస్తూ కీరదేశమనే దేశానికి వచ్చా. అక్కడ ప్రజలు నన్ను చాలా గౌరవంగా చూసుకున్నారు. ఆ గౌరవానికి ఆశపడి నేను ఒక బ్రాహ్మణుడి ఇంట్లో నెలరోజులుండిపోయాను. ఒకరోజున మా ఇంటి బ్రాహ్మణుడు చాలా దిగులుగా కనిపించాడు. ఎందుకలా ఉన్నావని నేనడిగా, ఆ బ్రాహ్మణుడు ఇలా చెప్పాడు, అతిథి, ఏమీ అనుకోకు. ఈ మధ్య ఓ బోయవాడు, కటిక కషాయవాడు, నేను బ్రాహ్మణుణ్ణి అని చెప్పుకుని ఎనిమిదేళ్లుగా మాకు రాజే రాజ్యం చేశాడు. మేమంతా వాడి పాద సేవలు చేశాం. ఇంతలో వాడి అసలు రంగు బయటపడింది. దాంతో మా ఊళ్ళో ఉండే శ్రోత్రియ బ్రాహ్మణులు ఒక 100 మంది అగ్నిలో దూకి ప్రాణాలు వదిలిపెట్టారు. నేనా పని చెయ్యలేక ఇలా దిగులుగా పడి ఉన్నా అన్నాడు నా గృహ యజమాని. ఆ మాట వినేసరికి నా గుండె గుభిల్లు మన్నది. ఇలాంటి భ్రష్ట రాజ్యంలో, భ్రష్ట గృహస్థుల గృహాలలో నెలరోజులుగా చతికలబడి తిండి తిన్నానే అని బాధపడి అక్కడి నుంచి లేచిపోయి ప్రయాగ వెళ్లి సర్వప్రాయశ్చిత్తంగా త్రివేణి స్నానాలు చేశాను. అయినా తృప్తి కలుగక ఇప్పటికీ 3 సార్లు కృచ్ఛ చాంద్రాయణ వ్రతం చేశాను. నీకు తెలుసు కదా, ఈ వ్రతంలో తీవ్రమైన ఉపవాస దీక్ష ఉంటుంది. 3వసారి ఉపవాస దీక్షలు పూర్తయినాక పవిత్రమైన చోట పారాయణ విధి నిర్వహించాలనే ఆశతో నేను ఇవాళ నీ దగ్గరకు వచ్చా. నీ దగ్గర కందమూల ఫలాదులు తిని పవిత్రుడయ్యా. ఇంతకు చెప్పవచ్చిందేమిటంటే ఆ ఉపవాసాల వల్లే ఇలా నీరసంగా ఉన్నా అన్నాడు అతిథి ముని. గాధీ మహర్షికి మతిపోయినంత పనైంది. ఆయన తరచీ తరచీ తన అతిథిని ప్రశ్నలు వేశాడు. గుర్తులన్నీ సరిపోతున్నాయి. అది తను రాజ్యమేలిన కీరదేశమే, సందేహం లేదు. గాధీ మహర్షి మనస్సు కల్లోలమై నిద్ర పట్టడం లేదు. అవతలి మహర్షి త్వరలోనే నిద్రలోకి జారుకున్నాడు. తెల్లవారింది. వచ్చిన మహర్షి సెలవు పుచ్చుకొని వెళ్లిపోయాడు. గాధీ మహర్షి మాత్రం ఆలోచనల్లో దిగబడిపోయాడు. ఇదేమిటి, నేను మాయా అని, గారడి అని, భ్రాంతి అని అనుకున్నదంతా ఈ బ్రాహ్మణుడు నిజంగా? ఆయ్సర్ 46 చెప్పేస్తున్నాడు. నా అనుభవం భ్రాంత, ఈ బ్రాహ్మణుడి అనుభవం భ్రాంత. నేను మరణించాననే అనుభవం సత్యం కావటానికి వీలు లేదు. అందులో సందేహానికి ఆస్కారమే లేదు. కాని నా మరణాన్ని చూశానన్న అనుభవం నాకే ఉంది. నేను బతికి ఉన్న అనుభవం కూడా నాకే ఉంది. వీటిలో ఏది నిజం? డోట్ ఇక నేను కీరరాజ్యంలో రాజుగా ఉన్నాననే అనుభవం ఒకటుంది. అది నా అనుభవమే. కాని అది సత్యమా భ్రాంతా? ఎలా నిర్ణయించటం? వెళ్ళి ప్రత్యక్షంగా చూడాలి, చూసి నిర్ణయించుకోవాలి. కేవలం ఈ బ్రాహ్మణుడి మాటల మీద ఆధారపడటం మంచి పని కాదు. ఇలా ఆలోచించుకొని గాధీ మహర్షి అప్పటికప్పుడే బయలుదేరి వెళ్ళిపోయాడు. అతిథి మహర్షి చెప్పిన గుర్తుల వెంబడి కీరదేశం వైపుగా ప్రయాణం సాగించాడు. చాలా దేశాలు దాటి చివరికి భూతమండల దేశం చేరాడు. ఆ దేశంలో తాను బోయవాడిగా నివసించిన గూడానికి చేరాడు. ఆశ్చర్యం, నిజంగానే ఆ దేశం అక్కడ ఉంది. ఆ గూడెం ఉంది, ఆ గుడిసె ఉంది. అవన్నీ చూస్తున్న కొద్దీ గాధీ మహర్షికి ప్రాణం లేచి వచ్చినట్టుగా లేదు. ఏది భ్రాంతో, ఏది సత్యమో తెలిసి తెలియని సందేహపు ఉయ్యాలలో ఊగుతూ అతని మనస్సు ఒకరకమైన వైరాగ్యంలో పడిపోయింది. తేనేవ సన్నివేశేన ప్రాదృష్టం స్వపచాస్పదం తస్య కామపి వైరాగ్య. పదవీ మనేన్మనః సర్గ 46 శ్లోక్ 44. అలాంటి వైరాగ్య భావంతో ఆ గూడేన్ని పరిశీలిస్తున్నాడు గాధి మహర్షి. ఆ ఇళ్ల గోడలకు మెత్తిన మట్టి జోరు వానలకు కొంతవరకు కరిగిపోయింది. చాలా చోట్ల గోడలమీద గడ్డి చెట్లు మొలిచాయి. అప్పటి తన గుడిసెకు కప్పంతా చిందర వందరగా లేచిపోయి ఉంది. ఆ లోపల తన ఆనాటి పాత చింకిరి చాపలు ముక్కలే కనిపిస్తున్నాయి. ఆ ఇంటి లోపల బయట పడివున్న రకరకాల ఎముకలు అది పచ్చి మాంసం పీక్కు తినే బోయవాళ్ల కొంప అని సాక్ష్యం చెబుతున్నాయి. అంతకు మించి అక్కడ జనం ఎవరూ కనిపించటం లేదు. దానితో గాధి మహర్షి ఆ గూడెం వదిలిపెట్టి పక్కనున్న మరో గూడానికి వెళ్లాడు. అక్కడ కొంతమంది జనం కనిపించారు. వాళ్ల దగ్గరకు వెళ్లి కటంజడి గురించి, వాడి రాజయోగాన్ని గురించి రకరకాలుగా విచారణ చేశాడు. వాళ్లు జరిగినదంతా పూసగుచ్చినట్లు చెప్పారు. ఎక్కడా తేడా లేదు. అవే పేర్లు, అవే ఆకారాలు, అవే సన్నివేశాలు, అవే తేదీలు. తన భ్రాంతి అనుభవంలో తాను దేన్ని చూశాడో దాన్నే వీళ్లు వర్ణించి చెబుతున్నారు. గాధీ ఒక నెల రోజులు ఆ గూడెంలో ఉండి వాళ్లను రకరకాలుగా ప్రశ్నించి చూశాడు. వారి కథనంలో మార్పు రావటం లేదు. ఆయనకు ఎటూ పాలు పోవటం లేదు. ఒకటేమిటి, అన్నీ అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. వెతికిన కొద్దీ ఇంకా కనిపిస్తున్నాయి. గాధీ మహర్షి అక్కడుంచి బయలుదేరి కీరదేశానికి వెళ్లాడు. అక్కడ కూడా మళ్లీ నలుగుర్ని విచారించాడు. ఆ దేశంలో ఆయన 12 సంవత్సరాలుండి రకరకాల మనుష్యుల్ని కలుసుకొని రకరకాలుగా విచారణ చేశాడు. ఎవ్వరూ తన పాత అనుభవానికి వ్యతిరేకంగా చెప్పటం లేదు. అక్కడ కూడా తాను ఆయసర్ 47 అనుభవించిన వస్తువులు, వ్యక్తులు అందరూ కనిపిస్తున్నారు. ఇలా చూసి చూసి, ఆలోచించి ఆలోచించి గాధీ మహర్షికి మతిపోయినంత పనైంది. ఆయన ఆలోచనలు ఇలా సాగాయి, ఏమిటి నా పరిస్థితి? పాత జన్మ మళ్లీ ప్రత్యక్షమైనట్టుగా ఉంది. నిన్నటి కల నేటి మెలకువగా ఎదుట వాలినట్లుగా ఉంది. ఇది ఏం మాయ? ఎవరు చేసిన మాయ? ఎందుకోసం చేసిన మాయ? అరరే, పక్షి వలలో పడి పరాధీనమైపోయినట్లుగా నేనీ సుదీర్ఘ మనోమోహంలో పడిపోయి స్వాతంత్ర్యం కోల్పోయి బేలనే కొట్టుకుపోతున్నాను. షీ, నా మనస్సు పూర్వవాసనలలో కొట్టుకుపోతున్నది. ఆ వాసనా బలానికి లోబడి పసిపిల్లవాడి లాగా ఏవేవో దృశ్యాలను నాలో నేను కల్పించుకున్నానని అనుకుంటున్నాను. ఆఫ్, ఇప్పుడు గుర్తొస్తోంది. ఏషా హి మాయా మహతి తేనమే చక్రధారిణ దశితేత్యధునా సాధు మయా స్మూతమఖండితం. సర్గ 47 శ్లో 34. ఈ మాయా అంతా ఆ శ్రీమహావిష్ణువు కల్పించినదే. నాకు మాయా అంటే ఏమిటో చూపించటం కోసం ఆయన కల్పించినదే ఇది. కనుక ఇప్పుడు నేను ఇక్కడే ఈ కొండ గుహలోనే కూర్చొని మనస్సును ఏకాగ్రం చేసి ఈ మాయ ఎలా జన్మించిందో, ఎలా జీవిస్తోందో తెలుసుకుంటాను.